298 హ్రీంకారార్థవకౌస్తుభ సం భా హ్రీంకారార్ణవ కౌస్తుభా కౌస్తుభః శ్రీరాబ్ధిజన్మసు చతుర్దశరస్నేషు యథా శ్రేష్ఠః సర్వాధిక ప్రకాశాదిగుంత్యా తథా పరదేవతాపి అపార మహిమా పరిచ్ఛిన్న హ్రీంకారమం తైవేద్యత్వేన తన్నిన సతి అత్రాయం పురుషః స్వయం జ్యోతిః ఇతి శ్రుతేః స్వయం ప్రకాశతయా విద్యోతత ఇత్యర్థః. అత్ర కౌస్తుభ హృదయస్య లక్ష్మీపతిత్వ సర్వదేవోత్తమత్వ సకల సుందరత్మత్వ గుణ ఇవ విష్ణాః హ్రీంకారార్లప నిద్యోతమాన హ్రీంకార దేవతోపాసకస్యాపి నారాయణాభే దేన శ్రీకాంతత్వాదిధర్మాః స్వతేవ సిద్ధ్యంతీతి కౌస్తుభపదేన ధ్వనితమితి ద్రష్టవ్యం. ఓం హ్రీంకారార్ణవ కౌస్తుభాయే నమః. ఆం వి క్షీరసాగరము నుండి ఉద్భవించిన నాలుగు మణులలో కౌస్తుభమణి అన్ని మణుల కంటే అధిక మైన ప్రకాశాది గుణముల వలన శ్రేష్టము. ఆ రీతిగా పరదేవత కూడా అపార మహిమతో ఆపరిచ్ఛిన్నమైన హ్రీంకార మంత్రము చేతి తెలుసుకొనదగనదిగా హ్రీంకార మంత్ర నిష్పన్న ఎగుచు అత్రాయం పురుషః స్వయం జ్యోత్యః. ఈ తత్వములలో ఈ పురుషుడు పరమేశ్వరుడు స్వయంజ్యో రూపుడు. అనుశ్రుతిననుసరించి స్వయం ప్రకాశరూపిణియే వెలుగొందుచుండు నని భావము. ఈ కౌస్తుభ మణిని హృదయమునందు ఏల్ ధరించిన శ్రీ మహావిష్ణువు యొక్క లక్ష్మీపతిత్వము కో సర్వదేవతల కంటే ఉత్తమత్వము సకల సుందరత్వము లనెడి గుణములవలే. హ్రీంకారార్లపమునందు హ్రీంకార మనెడి హ్రీంకార దేవతోపాసకు సాగరమునందు ప్రకాశించునట్టి నకు గూఢ నారాయణాభేదముతో సర్వోత్తమత్వ సకల సుందరత్వాదిగుణములు సహజముగనే సిద్ధించునని కౌస్తుభ పదము చేత ధ్వనిత మగుచున్నదని ద్రష్టవ్యము. కావున ఉపాసకులు హ్రీంకారార్ణవ కౌస్తుభాయనుచు పరమేశ్వరి ప్రకాశాతిశయత్వము యొక్క గుణ సంకీర్తనము చేయుచుందురు.